ఇందులోనే కానవద్దాయితడు దైవమని, ఇందులోనే కానవద్దాయితడు దైవమణి. విందువలే కొంటి మెట్ట వీర రఘురాముని, ఇందులోనే కానవద్దాయితడు దైవమణి. విందువలే కొంటి మెట్ట వీర రఘురాముని, ఇందులోనే కానవద్దాయితడు దైవమణి. ఎందుచొచ్చే బ్రహ్మవరము ఇల రావణు తలలు, కందువ రాఘవుడు ఖండించునాడు. ఎందుచొచ్చే బ్రహ్మవరము ఇల రావణు తలలు, కందువ రాఘవుడు ఖండించునాడు. ముందట జలధి ఏ మూల చొచ్చే కొండలచే గొందిబడ కటివేసి కోపగించే నాడు. ఇందులోనే కానవద్దాయితడు దైవమణి. విందువలే కొంటి మెట్ట వీర రఘురాముని, ఇందులోనే కానవద్దా ఇతడు దైవమణి. ఏడనుండే మహిమలు ఇందరికి తడు వచ్చి, వేడుకతో హరివిల్లు విరిచేనాడు. ఏడనుండే మహిమలు ఇందరికి తడు వచ్చి, వేడుకతో హరివిల్లు విరిచేనాడు. ఓడక ఇంద్రాదులెందునొదిగిరి ఈతని బంతు, కూడబట్టి సంజీవి కొండ తెచ్చేనాడు. ఇందులోనే కానవద్దా ఇతడు దైవమణి. విందువలే కొంటి మెట్ట వీర రఘురాముని, ఇందులోనే కానవద్దా ఇతడు దైవమణి. జముడెక్కడికి బోయా సరయువులో మోక్షము, అమర జీవులకిచ్చే అల్లనాడు. జముడెక్కడికి బోయా సరయువులో మోక్షము, అమర జీవులకిచ్చే అల్లనాడు. తెమలి వానరులై దేవతలే పంట్లైరి, తిమిరి శ్రీ వెంకటపతికి నేడు నాడు. తెమలి వానరులై ఈ దేవతలే పంట్లైరి తిమిరి శ్రీ వెంకట పతికి నేడు నాడు ఇందులోనే కానవద్ద ఇతడు దైవమని విందువలే ఒంటిమిట వీర రఘురాముని ఇందులోనే కానవద్ద ఇతడు దైవమని ఈ